కృష్ణ యజుర్వేదాంతర్గత 10 కైవల్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. కైవల్యోపనిషద్ వేద్యం కైవల్యానందతుందిలం కైవల్య గిరిజారామం స్వమాత్రం కలేన్వహం. శ్లోక కైవల్యోపనిషత్ వేద్యం కైవల్య ఆనందతుందిలం కైవల్య గిరిజ ఆరామం స్వమాత్రం కలయేత్ అహం. కేవల స్వస్వరూపమునకు దారిచూపునది, నిర్హేతుక కేవలానందమును ప్రసాదించునది. కైవల్యము అనే కొండ శిఖరముపై గల ఆరామ విశ్రాంత గృహమునకు జేర్చునది. అగు కైవల్య మార్గమును ఈ కైవల్యోపనిషత్ ప్రసాదించగలదు. ఓం అథాస్వలయనో భగవంతం పరమేష్ఠినముపసమేత్యోవాచ. 1 అథాస్వలయనో భగవంతం పరమేష్ఠినం పరిసమేత్య ఉవాచ. ఒకప్పుడు అస్వలయన మునివరణ్యులు సాధన చతుష్టయమును చక్కగా అభ్యాసము చేసిన వారే. అటు తరువాత భగవంతుడు పరమేశ్వరుడు అగు బ్రహ్మదేవుని సన్నిధానానికి ఆత్మజ్ఞానార్థి అయి వెళ్లారు. ఈ విధంగా ప్రశ్నించారు. అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్ఠాం సదా సద్భ్యః సేవ్యమానాం నిగూఢాం యాచిరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్. 1 యథాచిరాత్. 2 అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్ఠాం సదా సద్భ్యః సేవ్యమానాం నిగూఢాం యయ అచిరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్ పరం పురుషం ఉపైతి దివ్యం ఉపైతి విద్వాన్. హే భగవాన్, బ్రహ్మ విద్యావరిష్ఠ పరమేష్ఠి బ్రహ్మదేవ, ఎల్లప్పుడూ సత్పురుషులచేతను మహనీయులచేతను సేవించబడుచున్నది, అతి రహస్యము అయి ఉన్నట్టిది. త్వరితగతిగా సర్వ పాపనల్ప సాంసారిక దృష్టుల నుండి ఈ జీవుని సముద్ధరించునది, అత్యంత ఉన్నతము ప్రాముఖ్యము అయినది. అగు బ్రహ్మ విద్య కొరకై మిమ్ములను ఆశ్రయిస్తున్నాను. స్వామీ, ఈ జీవునికి సంబంధించి ఇహము పరములకు ఆవలగల దివ్యమగు పరాత్పరమ పురుషార్థస్థానమును మేము ఎట్లా పొందగలుగుతామో అట్టి మార్గమును ఉపదేశించమని మిమ్ములను ప్రార్థిస్తున్నాను. తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధాభక్తి ధ్యానయోగాదవైహి. 2 న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానస పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి. 3 వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సమన్యాస్యోగాద్యతయ శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. 4 3 తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవైహి న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానస్వ. అప్పుడు పితామహుడు సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు అస్వలైన మునికి ఇట్లు బోధించసాగారు. ఓ బిడ్డా, అస్వలయన, నీవు తెలుసుకోవాలనుకుంటున్న పరాత్ పరమపురుషుని చేరాలంటే అందుకు శ్రద్ధ భక్తి ధ్యానము యోగముల అభ్యాసమే శరణ్యము. అంతేగాని లౌకిక కర్మల చేతనో పుత్రశిష్య బంధుమిత్ర ఇత్యాది జనసంపద చేతనో ధనము చేతనో లభించేది కాదు. ఒక్క త్యాగము అను మార్గములో వెళ్లితేనే అమృతత్వమును ఈ జీవుడు పొందగలుగుతాడు. 4 పరేణ నాకం నిహితం గుహాయాం విహ్రాజతే యత్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చిత అర్థాః సన్యాస యోగాత్యతేః శుద్ధ సత్వాః. ఆస్థానము స్వర్గము మొదలైన ఊర్ధ్వలోకములకు కూడా ఆవల ఉన్నట్టిది, అయితే అది ఈ జీవుని యొక్క హృదయ గుహలోనే ఉన్నది, కనుక అత్యంత సామీప్యమైనది కూడా. 1 వేదాంత విజ్ఞానము చేత సునిశ్చితమైన అర్థమును బుద్ధిలో గ్రహించటం చేతను రెండు, ఇంద్రియ దృశ్యములో నాది అనునది ఇక్కడ ఏదీ లేదు. సర్వము పరమాత్మకు చెందినదే అనే రూపముతో కూడిన సన్యాస యోగము చేతను సంపాదించుకున్న నిర్మల బుద్ధితో వివేకులు ఆ పరబ్రహ్మమును ఇక్కడే ఇప్పుడే తమయందే పొందుచున్నారు. అద్దానియందు ప్రవేశించి సుఖ విశ్రాంతి శీలురు అగుచున్నారు. ఐదుతే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరాముతాత్ పరిముచ్యంతి సర్వే. అట్టివారు ఇహ సంబంధమైన జన్మకర్మల వ్యవహారమంతా అధిగమించి పరమునకు స్వర్గాదులకు ఆవల చేరి బ్రహ్మలోకములో ప్రవేశించి ఆపై సర్వము నుండి విడివడి పరమృత స్థానమును అధిరోహిస్తున్నారు. వివిక్తదేశే చ సుఖాసనస్థ శుచ్యః సమగ్రీవసర శరీర అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య. ఐదు, అంత్యాశ్రమస్థ హృత్పుండరికం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం. ఆరు, వివిక్తదేశే చ సుఖాసనస్థ శుచ్యః సమగ్రీవ శిరః శరీరః. ఇక అందుకు మార్గము ఏకాంత ప్రదేశములో సుఖాసనమును ఆశ్రయిస్తూ మనస్సును నిర్మలముగా శుచిగా తీర్చిదిద్దుకుంటూ శిరస్సు శరీరము నిలువుగా ధారణ చేసి యోగాభ్యాసం చేయాలి. ఆరు, అంత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరికం విరజ విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం. చతుర్విధ ఆశ్రమ పరిధులను దాటివేసిన స్థానములో సంస్థితుడై నాదినేనులను అధిగమించిన ఉత్తమ బుద్ధితో సకల ఇంద్రియ విషయముల మననమును నిరోధిస్తూ భక్తి ప్రపత్తులతో బ్రహ్మతత్వమును బోధించు సద్గురువునకు ప్రణమిల్లుతూ గురువుపై గురి కలిగియుండి హృదయ కమలము నుండి రజోతమోగుణములను ప్రయత్నపూర్వకంగా తొలగించుకుంటూ సర్వదిగుళ్లను శోకములను సుదూరంగా నెట్టివేస్తూ హృదయ మధ్యగతుడైన పరమాత్మను చింతన చేయాలి. సర్వాత్మకుడవు సర్వతత్వస్వరూపుడవు అగు పరమాత్మ, మీరు నా హృదయమున వేంచేసియే ఉన్నారు కదా అని ఉపాసించాలి. తమాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం వార్ తథాది. ఏడు, అచింత్యం అవ్యక్తం అనంతరూపం శివం ప్రశాంతం అమూతం బ్రహ్మయోనిం తత్ ఆదిమధ్యమంత విహీనం ఏకం విభుం చిదానందం అరూపం అద్భుతం. ఆ పరాత్పరుడగు పరమాత్మ ఇట్టివాడు అచింత్యుడు, మనస్సులో ఇట్టిది అని నిర్వచించగలిగేవారు కాదు. అవ్యక్తుడు, అనంతరూపుడు, శుభస్వరూపుడు, పరమప్రశాంతుడు, అమృతుడు, పరబ్రహ్మస్వరూపుడు, ఆదిమధ్యాంతరహితుడు, ఏకం, నిత్యం, అనేకముగా కానివాడు, సర్వముగా ప్రకాశించువాడు, విభుడు, చిదానందస్వరూపుడు, అరూపుడు, అద్భుతుడు. ఈ రీతిగా హృదయకమలములో ఆయనను ఉపాసించాలి. ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసహ పరస్తాత్. ఏడు, ఎనిమిది, ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునియః గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. ప్రకృతి రూపమగు ఉమతో కూడుకొన్నవాడు పరమేశ్వరుడు సర్వమునకు ఆవల ప్రకాశించువాడు త్రిలోచనుడు నీలకంఠుడు పరమప్రశాంత స్వరూపుడు సమస్తమునకు సాక్షి తమస్సు నుండి రజో సత్వములు బయల్వెడలుచుండగా ఆయన సర్వదా తమస్సుకు ఆవల ప్రకాశించువాడు. అట్టి పరాత్పరుని ధ్యానిస్తూ సర్వభూతజాలములకు ఉత్పత్తి స్థానముగు పరమాత్మను మునుడు చేర్చున్నారు. సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షర పరమహస్వర స ఏవ విష్ణు స ప్రాణ స కాలోగ్ని స చంద్రమా. 8 స బ్రహ్మ స శివ స ఇంద్ర సో అక్షర పరమః స్వరాట్ స ఏవ విష్ణుః స ప్రాణః స కాలో అగ్నేః స చంద్రమాః. ఆయనయే ఆదికారణుడు, ఆయనయే సృష్టికర్తయగు బ్రహ్మ. సదాశివుడు, ఇంద్రుడు నాశనము లేనివాడు, శ్రేష్ఠుడు, స్వయం ప్రభువు. ఆయనయే సర్వముగా వేంచేసిన విష్ణువు, ఆల్ ప్రెజెంట్. ఆయనయే ప్రాణశక్తి స్వరూపుడు, ప్రాణాధారుడు. ఆయనయే కాలస్వరూపుడు, త్రికాలముల ఆయన రూపమే. అగ్నిగా వెలుగొందుచున్నవాడు, చంద్రుడుగా సర్వము శీతలముగా చల్లగా చూస్తూ అమృతకరణములను ప్రసరింపజేస్తున్న స్వామి. స ఏవ సర్వం యద్భుతం యచ్చ భవ్యం సనాతనం. జ్ఞాత్వా తం మృత్యుమత్యతి నాన్యః పంథా విముక్తయే. 9 స ఏవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా తం మృత్యుం అత్యతి నాన్యః పంథా విముక్తయే. ఇంతః పూర్వము ఉన్నది, ఇప్పుడు ఉండి ఉన్నట్టిది, ఇక ముందు ఉండబోవునది, సర్వము సర్వదా సనాతనమగు ఆ పరమాత్మయే. అట్టి త్రికాలతీత సర్వాత్మస్వరూపుడగు పరమాత్మ పరబ్రహ్మము నువ్వు ఎరుగుటచేత మాత్రమే ఈ జీవుడు మృత్యువును జయించివేయగలడు, లేదా మృత్యువుకు బద్ధుడయ్యే ఉండవలసి వస్తోంది. ఇంతకుమించి మృత్యువును జయించటానికి వేరే త్రోవ లేనేలేదు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యం బ్రహ్మ పరమం యాతి నాణ్యన హేతునా. 10 సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేతి అన్యేనా హేతునా. పరమాత్మను ఎరుగుట అనగా ఏమని ఎరుగటము? పరమాత్మ సర్వజీవులలో వేంచేసిన్నవారుగా, సర్వుల అంతర్యామిగా పరమాత్మయే సర్వజీవులుగా ఉన్నారు. ఆత్మ సర్వజీవులేందు ఆత్మేందే సమస్త జీవులు సంస్థితులై ఉన్నారు. ఇట్టి మనో అభ్యాసముచే జీవులు పరబ్రహ్మమును దర్శించగలరు. పరమాత్మ సందర్శనమునకు వేరే త్రోవలేదు. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాపం దహతి పండితః. 11 వార్పాసం. 12 ఆత్మానం అరణిం కృత్వా ప్రణవం చ ఉత్తరారణిం జ్ఞాన నిర్మథన అభ్యాసాత్ పాసం పాపం దహతి పండితః. నిత్యానిత్య వివేకీయగు పండితుడు, జీవాత్మను ఘర్షణచే అగ్ని పుట్టించే 2 కొయ్య చెక్కలలో క్రిందారణి చెక్క గాను ఓంకారము యొక్క అర్థమగు ప్రణవము ను పైకొయ్య చెక్క అరణి గాను జ్ఞానమునే ఓర్పిడిచేతను ఆత్మానుభవాగ్నిని జనింపజేస్తున్నాడు. అట్టి బ్రహ్మ జ్ఞానాగ్నితో సంసార పాశమును మృత్యుపాశమును దృశ్యము గురించిన భావావేశ పాశమును దహించివేస్తున్నాడు, భస్మము చేసి వేస్తున్నాడు. స ఏవ మాయపరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రియన్నపానాది విచిత్రభోగై స ఏవ జాగ్రత్పరితృప్తిమేతి. 12 స ఏవ మాయాపరిమోహితాత్మా శరీరం ఆస్థాయ కరోతి సర్వం స్త్రియన్నా స్త్రియన్నా పానాది విచిత్ర భోగయః సఏవ జాగ్రత్ పరితృప్తిం ఏతి. జాగ్రత్ అనన్యుడు అఖండుడు అగు పరమాత్మయే ఒకనకప్పుడు స్వకల్పితమాయచే లేక కల్పనా భావనలచే తనకు అన్యమైనది తానే కల్పించుకొని పరిమోహితుడగుచున్నారు. శబ్దస్పర్శ రూపరస గంధానుభవములందు అభిలషితుడై ఈ శరీరము అనే ఇంద్రియార్థాయ యంత్రమును ఆశ్రయించుచున్నారు. ఇక సర్వము నిర్వర్తిస్తూ అనేక కర్మలయందు అభినివేశితుడు అగుచున్నారు. స్త్రీ సాంగత్యము అన్నపానాదులు మొదలైనవన్నీ జాగ్రదావస్థలో పొందుతూ ఇవియే నాకు తృప్తి సంతోషము కలుగజేస్తున్నాయి కదా. కనుక ఇవియే నా సంపూర్ణ ప్రపంచము అని తలచటం ప్రారంభిస్తున్నాడు. జాగ్రత్తలో ఇంద్రియ విశేషజాలములో చిక్కుకొనిచున్నారు. స్వప్నే సజీవః సుఖదుఃఖభోక్త స్వమాయ కల్పితజీవలోకే సుషుప్తికాలే సకలే విలీనే తమోభిభూతః సుఖరూపమేతి 13. 14. స్వప్నే తు జీవః సుఖదుఃఖభోక్త స్వమాయ కల్పిత విశ్వలోకే సుషుప్తికాలే సకలే విలీనే తమోభిభూతః సుఖరూపం ఏతి. స్వప్నము ఇక స్వప్నములోనో తనమాయచే తానే ఒక స్వప్న దృశ్యమును కల్పించుకొని ఊహ అనే కన్యను తన వెంట నిడుకొని ఆ స్వప్నలోకంలో విహరిస్తూ నేను ఇంతటవరకే ఇదియే నేను అని తలచటం ప్రారంభిస్తున్నారు. సుషుప్త సందర్భములోనో సర్వజాగ్రత్ స్వప్న విషయములు ఆయన యందు అప్రదర్శిత రూపమై లయము పొందగా అతడు అజ్ఞానము ఖండత్వములచే ఏర్పడి ఆవరించబడి విషయముల శ్రమచే ఏర్పడిన తమోరూప సుఖమును కల్పితముగా అనుభవిస్తున్నారు. పునశ్చ జన్మాంతరకర్మయోగాత్స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం విచిత్రం. 15. పునశ్చ జన్మాంతరకర్మయోగాత్ స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యశ్చ జీవః తత్ అస్తు జాతం సకలం విచిత్రం. ఈ విధంగా జాగ్రత్తులో రోజురోజు అనేక ఇంద్రియ విషయాలు పొందుచూ వదలుచూ ఉండగా స్వప్నదశలో అనేక స్వప్నాలు వచ్చి ఉండి కరిగిపోవుచుండగా ఈ దేహము బాల్యకౌమారయౌవన వార్ధకయ దశలలో మార్పు చెందుచూ ఒకనాటికి శిథలమైపోతోంది. ఈ దేహము నశిస్తోంది. ఇంద్రియ విషయ జగత్తు నాపట్ల సత్యమే కదా అని భావించిన కారణముగా మరల మరొక దేహము కర్మానుసారంగా వచ్చిపడుతోంది. ఈతడు ఇతహపూర్వపు దేహము సంబంధించిన విశేషాలను స్వప్నతుల్యంగా త్యజించి క్రొత్త దేహంతో ఈ వర్తమాన ఇంద్రియ విషయాలే సత్యము కదా అని అనుకుని పునర్జన్మ రూపుడు అగుచున్నాడు. ఎవడైతే జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు పురములలో సంచారాలు చేస్తున్నాడో ఆతని వలననే ఆతని నుండియే ఈ విచిత్ర విశ్వమంతా జనిస్తోంది, తిరిగి ఆతనియందే లయిస్తోంది. ఆధారమానందం ఖండబోధం యస్మిల్లేయం యాతి పురత్రయం చ 14. ఏతస్మాజ్జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుజ్యోతిరాపశ్చ పృథ్వీ విశ్వస్య ధారిణి. 15. 16. ఆధారం ఆనందం అఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయం చ ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయః జ్యోతిః ఆపశ్చ పృథివీ విశ్వస్య ధారిణి. ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడేవి ఎందులోంచి వస్తున్నాయి, ఎందులో లయిస్తున్నాయి? సమస్తమునకు ఆధారమైనవాడు స్వతహగానే ఆనందస్వరూపుడు అఖండబోధ స్వరూపుడు అగు పరమాత్మ నుండే ఈ త్రిపురములు ఒకప్పుడు బయల్వెడలుచున్నాయి, మరొకప్పుడు లయము పొందుచున్నాయి. అందుచేత మనం ముఖ్యంగా గమనించవలసినది ఏమంటే ప్రాణశక్తి మనస్సు సర్వేంద్రియాలు ఇంద్రియ విషయాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జ్యోతి, జలము, భూమి అనే పంచభూతాలు. ఈ విశ్వధారిణియగు ప్రకృతి. ఇవన్నీ కూడా ఈ జీవుని సహజ స్వస్వరూపమగు పరమాత్మ నుండే జనిస్తున్నాయి. పరమాత్మయే ఆధారముగా కలిగి ఉన్నాయని. యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్, సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. 16:17 యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్య ఆయతనం మహత్, సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. తత్వమసి సమవేద మహావాక్యం. ఇంతకీ పరబ్రహ్మము అనగా ఎవ్వరు? ఓ అశ్వలాయన, ఈ ప్రశ్నకు నీకు సూటిగా సమాధానము చెప్పుచున్నాను. విను, ఎవ్వరైతే సర్వమునకు పరమైనవాడో, పరబ్రహ్మస్వరూపుడో, సర్వాత్మకుడో, మహత్స్వరూపుడై ఈ విశ్వమంతటికీ స్థానము అయి ఉన్నాడో, సూక్ష్మము కంటే కూడా సూక్ష్ముడో, సర్వకాల సర్వావస్థల ఎందు ఉండియే ఉన్నాడో, నిత్యుడో, అతడు నీవే. నీవు ఆ పరమాత్మవే, స్వస్వరూపమేవ పరమాత్మ. తత్వమసి సమవేదము తత్వమేవ త్వమేవ తత్. ఇందులో సందేహమే లేదు. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధయః ప్రముచ్యతే. 17:18 జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహం ఇతి జ్ఞాత్వా సర్వబంధయః ప్రముచ్యతే. జాగ్రత్ స్వప్న సుషుప్తులలోనూ, జాగ్రత్ స్వప్న సుషుప్తులుగాను, ప్రపంచ స్వరూపముగాను ఏదైతే ప్రకాశిస్తోందో అట్టి ఆ బ్రహ్మమే నేను. నేనే బ్రహ్మమును అని ఎప్పుడైతే ఈ జీవుడు గ్రహిస్తున్నాడో వెనువెంటనే ఆ మరుక్షణమే సర్వబంధములు ఆతనికి ఉండవు. సర్వబంధములు ఆతని పట్ల పటాపంచలవుతున్నాయి. అయమాత్మ బ్రహ్మము ధర్వణ వేదము. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణః సాక్షి చిన్మాత్రోహం సదాశివః. 18:19 త్రిషు థామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణః సాక్షి చిన్మాత్రోహం సదాశివః. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యం. జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే మూడు స్థానములందు కూడా ఏదైతే ఒకటి భోజ్యము అనుభవించబడునది, రెండు భోక్త అనుభవించువాడు, మూడు అనుభవము భోగము అను త్రివిధ రూపములుగా కనిపిస్తోందో ఆ త్రిరూపములను ఎరుగుచున్నట్టి చిన్మాత్ర స్వరూపుడను విలక్షణమైన సాక్షిని సదాశివస్వరూపుడను ఎరుగు విషయములకు మునుముందే ఉన్నట్టి ఎరుక లేక కేవల చిత్మాత్ర స్వరూపుడను జీవాత్మగా సర్వాత్మత్వమును ఏమర్చినప్పటికీ పరాత్మకాని క్షణమే లేదు. ఎల్లప్పుడూ శివుడనే. ప్రజ్ఞానం బ్రహ్మగ్వేద మహావాక్యం. మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయమస్మ్యహం. 19:1-20 మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం. అహం బ్రహ్మాస్మియజుర్వేద మహావాక్యం. ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు, వాటివాటి అంతర్గతమైన లోకములు, బ్రహ్మాండములు ఇవన్నీ కూడా నావలననే నాయందే ఏర్పడుచున్నాయి, కలుగుచున్నాయి. త్రిమూర్తులతో సహా ఇదంతా ఆత్మయందే ప్రతిష్ఠితమయ్యున్నది. ఇవన్నీ ఆత్మయందే లయిస్తున్నాయి. ఈ సృష్టిస్థితి లయములు ఎందులో దృశ్యమానమగుచున్నాయో అట్టి అద్వయ పరబ్రహ్మమే నేను. అహం బ్రహ్మాస్మియజుర్వేదం. అణోరణీయానహమేవ తద్వన్మహానహం విశ్వమహం విచిత్రం. పురాతనోహం పురుషోహమీసో హిరణ్మయోహం శివరూపమస్మి తీరవే. ఇరవే ఒక్క అణోరణీయాన్ అహమేవ తద్వత్. మహాన్ అహం విశ్వమిదం విచిత్రం. పురాతనోహం పురుషోహం ఈశో హిరణ్మయోహం శివరూపమస్మి చిదానందరూపం శివోహం. అణువు కంటే అణువుగాను మహత్తు కంటే మహత్తుగాను అగు ఆ తత్పురుషుడను నేనే. ఈ విచిత్ర విశ్వము నా స్వరూపమే. ఈ విశ్వమంతా శరీరమయుండగా నేను శరీరిని దేహిని సృష్టికి ముందే ఉన్నవాడను పురాతనుడను జగత్తు అను క్రియకు పురుషకారము నేనే. కనుక పరమపురుషుడను పూర్ణకారణ పురుషుడను పురుషోత్తముడను ఈ సర్వమునకు నియామకుడను కనుక ఈశ్వరుడను పరమాత్మను సర్వమును ఎరుక అను వెలుగులో వెలిగించుచున్న జ్యోతి స్వరూపుడను హిరణ్మయ స్వరూపుడను సర్వశుభంకరుడను మంగళ స్వరూపుడను శివరూపుడను శివోస్మ్యహం శివరూపమహమస్మి. అపాణిపాదోహమచింత్యశక్తి పశ్యామ్యచక్షుః సశృణోమ్యకర్ణః. అహం విజానామి వివిక్తరూపో న చాస్తి వేత్త మమ చిత్సదాహం. ఇరవై ఒక్క ఇరవై రెండు అపాణి పాదోహం అచింత్యశక్త్యః పశ్యామి అచక్షుః సశృణోమి అకర్ణః. అహం విజానామి వివిక్తరూపో న చ అస్తి వేత్త మమ చిత్ సదాహం అచింత్య చిన్మాత్ర రూపోహం. నేను హస్తపాదరహితుడను కాళ్ళు చేతులు నా అచింత్య శక్తిచే కదలు అపకరణములు మాత్రమే. అవి కదల్చువాడను చింతించటానికి అలవి కానివాడను కన్నులు లేనప్పటికీ సర్వము చూచువాడను చెవులు లేనప్పటికీ సర్వము వింటున్నది నేనే. సర్వమునకు ఆవల గల పర కేవల స్వరూపుడను సర్వము తెలుసుకొను వాడను చిత్ స్వరూపుడను. నేను ఎవ్వరికీ తెలియబడవాడను కాను ఎల్లప్పుడు చిన్మాత్ర స్వరూపుడను. నా యొక్క ఎరుక యొక్క చమత్కార విన్యాసమే ఈ విశ్వరూపమై చెన్నొందుచున్నది చిన్మాత్ర రూపోహం. వేదేరణికేరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. న పుణ్యపాపే మమ నాస్తి నాసో న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి. ఇరవై రెండు ఇరవై మూడు వేదయః అనేకయః అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చ అహం. న పుణ్యపాపే మమ నాస్తి నాసో న జన్మ దేహేంద్రియ బుద్ధ్యః అస్తి వేదాంత వేద్యోహం. తెలుసుకొనబడుచున్నవి అనేకము కాని తెలుసుకొనుచున్న నేను ఒక్కడినే. తెలుసుకొనబడేదాని ఆవల ఉండి తెలుసుకొనుచున్నవాడను. వేదాంత వేద తెలియబడినది అంత ఆవలగల స్వరూపుడను. అంతేకాదు తెలియబడుచున్నదంతా కూడా నేనే. వేదములు తెలియజేస్తున్నది నా గురించే. ఆత్మస్వరూపుడనగు నాకు పుణ్యపాపములు లేవు. జన్మదేహేంద్రియ బుద్ధినాశన ఇత్యాది ధర్మములు ఏమాత్రము లేనివాడను. న భూమిరాపో న చవహ్ నిరస్తి న చానిలో మేస్తి న చాంబరం చ ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం. ఇరవై మూడు సమస్త సాక్ష్యం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం. ఇరవై నాలుగు న భూమ్యః ఆపో మమ వహ్న్యః అస్త్యః న చానిలో మే అస్తి న చ అంబరం చ ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కళం అద్వితీయం సమస్త సాక్షీం సతసత్ విహీనం. ప్రయతి శుద్ధం పరమాత్మ రూపం కేవలోహం కైవల్యరుపోహం ధర్మములు ఏమాత్రము లేనివాడను భూమి జలమగ్నివాయువాకాశము పంచభూతములు లేనివాడను అవి లేనప్పుడు కూడా నేను ఉన్నాను హృదయకుహరంలో విలాసి అయి ప్రశాంతముగా ఉండువాడను ఏ దోషము చేతను స్పృశించబడనివాడను సమస్తమునకు కేవల సాక్షిని సతసత్లు లేనట్టి సత్ ఉచిత్ సమరస స్వరూపుడను అట్టి స్వస్వరూప పరమాత్మను ఎవ్వరు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుంటారో అవారు శుద్ధ పరమాత్మ స్వరూపులే అగుచున్నారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి యః శతరుద్రియమధితే సోగ్నిపుతో భవతి సురాపానాత్పుతో భవతి స బ్రహ్మహత్యాయః పూతో భవతి స సువర్ణస్థేయాత్పుతో భవతి స కృత్యాకృత్యాత్పుతో భవతి తస్మాద విముక్తమాశ్రితో భవత్యత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్. ఫలశ్రుతి 25 యః శతరుద్రియం అధితే సో అగ్నిపుతో భవతి స వాయుపుతో భవతి స స్వర్ణస్థేయాత్పుతో భవతి స సురాపానాత్పుతో భవతి స బ్రహ్మహత్యాయః పూతో భవతి స కృత్యాకృత్యాత్పుతో భవతి తస్మాత్ విముక్తం ఆశ్రితో భవతి అత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్. ఫలశ్రుతి శతరుద్రియము అను మరొక పేరు గల ఈ కైవల్యోపనిషత్ ఎవరు అధ్యయనము చేస్తారో వారు అగ్నివలే వాయువు వలె పరమ పవిత్రులు అవుతారు. అష్టమహాపాతకాలైనట్టి బంగారము దొంగిలించటము సురాపానము బ్రహ్మహత్య మొదలైనవి చేసి ఉన్నా కూడా ఈ ఉపనిషత్ అధ్యయనము చేత దోష నివృత్తులు కాగలరు? నిర్వర్తించిన నిర్వర్తించుచున్న నిర్వర్తించబోవుచున్న నిర్వర్తించలేకపోవుచున్న సర్వ కర్మ బంధముల నుండి విముక్తులు అగుచున్నారు. ఈ ఉపనిషత్ అధ్యయనము అర్థమును హృదయస్థము చేసుకొనుచున్నవాడు మోక్షమార్గమును ఆశ్రయించువాడే అగుచున్నాడు. అందుచేత అనేకసార్లు కైవల్యోపనిషత్ అర్థమును ఆశ్రయించాలి, మరల మరల ఎల్లప్పుడూ పఠించాలి. చతుర్విధ ఆశ్రమముల వారికి ఆశ్రమాతీతులగు వారికి కూడా ఈ అధ్యయనము శుభప్రదము. అనేన జ్ఞానమాప్నోతి సంసారాణవనాశనం. తస్మాదేవం విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే కైవల్యం పదమశ్నుత ఇతి 24 ద్వితీయః ఖండః 2:26 అనేన జ్ఞానం ఆప్నోతి సంసారార్ణవ నాశనం. తస్మాత్ ఏవం విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే కైవల్య పదమశ్నుత ఇతి సంసార సాగరమును నశింపజేయగల మహత్తరగు ఆత్మజ్ఞానమును ఈ ఉపనిషత్ పఠన అధ్యయనములు ప్రసాదించగలదు. ఎవ్వరైతే ఇందలి రహస్యార్థమును తెలుసుకొంటారో అట్టివారు కైవల్యపదమును పొందినవారే అగుచున్నారు. కైవల్య సిద్ధి సిద్ధించగలదు. ఇందలిగూఢార్థము బుద్ధికి కైవల్యము ప్రసాదించగలదు. ఇతి కైవల్యోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.